వపారణాచారం ధరణిలో వైకుంఠమే వపారణాచారం ఎల్లుదాము పిల్ల నడువవే ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర ఎల్లుదాము పిల్ల నడువవే ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర ఏగే దప్పులు మోగే గంటలు ఏగే దప్పులు ఏగే దప్పులు ఏగే దప్పులు ఏగే దప్పులు ఏగే దప్పులు మోగే గంటలు ఎల్లుదాము పిల్ల నడువవే ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర జాతర ఏ దప్పులు మోగే గంటలు ఎల్లుదాము పిల్ల నడువవే ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర గొంతెత్తి భక్తుల పాటలో నాచారం జాతర నాచారం జాతర నరసింహుని జాతర గొంతెత్తి భక్తుల పాటలో జాతర నాచారం జాతర నరసింహుని జాతర పట్టే నామల పరందామునికి పుట్టెడు భక్తుల పండుగ ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారంలో జాతర పరందామునికి పుట్టెడు భక్తుల పండుగ ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారంలో జాతర గోవింద నామాలు ఆనంద నాట్యాలు గోవింద నామాలు ఆనంద నాట్యాలు గోవింద నామాలు ఆనంద నాట్యాలు గోవింద నామాలు ఆనంద నాట్యాలు గోవింద నామాలు ఆనంద నాట్యాలు గోవింద నామాలు ఆనంద నాట్యాలు కొంతెత్తి భక్తుల పాటలో నాచారం జాతర నాచారం జాతర నరసింహుని జాతర ఆనంద నాట్యాలు కొంతెత్తి భక్తుల పాటలో నాచారం జాతర నాచారం జాతర నరసింహుని జాతర దండలు నిష్టక దండాలు నిలువునామాల స్వామికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నరసింహుని జాతర దండలు నిష్టక దండాలు నిలువునామాల స్వామికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నరసింహుని జాతర నాథునికి సింగారంగా వేడుకలో ఎర్రమల్లమ్మ కోడల కోడల ఎల్లుదమెనాయి మదల లక్ష్మీనాథునికి ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల ఎల్లుదమెనాయి మరదల నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువెత్తు దండలు నిష్టగ దండలు నిలువునామాల స్వామికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నరసింహుని జాతర నిష్టగ దండలు నిలువునామాల స్వామికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నరసింహుని జాతర సేవలు కళ్యాణ గడియలు కోటొక్క దీపాల కాంతులో నాచారం జాతర నాచారం జాతర బ్రహ్మోత్సవాల మోతర పాహి పాహి అన్న పలికే దేవుణ్ణి పరవశంగా కొల్తమా ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల ఎల్లుదమెనాయి మరుదల పాహి పాహి అన్న పలికే దేవుణ్ణి పరవశంగా కొల్తమా ఎర్రమల్లమ్మ కోడల ఎల్లుదమెనాయి అయ్యరు కోటొక్క దీపాల కాంతులో నాచారం జాతర నాచారం జాతర బ్రహ్మోత్సవాల మోతర మోతర పల్లకి సేవలు కళ్యాణ గడియలు కోటొక్క దీపాల కాంతులో నాచారం జాతర నాచారం జాతర బ్రహ్మోత్సవాల మోతర పచ్చని పందిలు ఊరంత తోర్ణాలు పండిత పెళ్లి వేడుకలో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర చని పందిలు ఊరంత తోర్ణాలు పండిత పెళ్లి వేడుకలో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల నాచారం జాతర శుక్ర దండాలు గుల్లన పూజలు లక్ష్మీనారాయణ సింహునికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల ఎల్లు దమెనాయి మరదల గుల్లన పూజలు లక్ష్మీనారాయణ సింహునికో ఎర్రమల్లమ్మ కోడల ఎర్రమల్లమ్మ కోడల ఎల్లు దమెనాయి మరదల పచ్చని పందిళ్ళు ఊరంత తోరణాలు పచ్చని పందిళ్ళు ఊరంతరాలు పచ్చని పందిళ్ళు ఊరంత తోరణాలు పచ్చని పందిళ్ళు ఊరంతరాలు పచ్చని పందిళ్ళు ఊరంతరాలు పచ్చని పందిళ్ళు అభిషేకాలు పాలుడై పంచామృతాలు నీకు చేసేము అభిషేకాలు స్వామి సిరిగంధం చందనాల పూతలు నీ మెడ నిండా మరుమల్లే మాలలు సిరిగంధం చందనాల పూతలు నీ మెడ నిండా మరుమల్లే మాలలు స్వామి దయగల్ల నాచారం దేవా నీ దర్శనము కలిగించరావా జగన్నాటక సూత్రధారి శరణం జగతికెల్ల నువ్వే ఆధారం జగన్నాటక సూత్రధారి శరణం స్వామి చాలునయ్య నీ దర్శన భాగ్యం మేము ఇంతకన్న నిన్నేమీ గోరం చాలునయ్య నీ దర్శన భాగ్యం మేము ఇంతకన్న నిన్నేమీ గోరం స్వామి దయగల్ల నాచారం దేవా నీ దర్శనము కలిగించరావా నిన్ను పూజించని చేతులెందుకంట నిన్ను కలిచే ఇంత సిరుల పంట నిన్ను పూజించని చేతులెందుకంట నా చగిరే మహాపుణ్య క్షేత్రము మాకు ముక్తినిచ్చే హరి స్వర్గధామము నా చగిరే మహాపుణ్య క్షేత్రము మాకు ముక్తినిచ్చే హరి స్వర్గధామము స్వామి దయగల్ల నాచారం దేవా నీ దర్శనము కలిగించరామా శరణ్యం ఇక నీదయ్య స్వామి మా భారం నీ చరణాలే మాకు శరణ్యం ఇక నీదయ్య స్వామి మా భారం స్వామి చూపకయ్య మా మీద కోపం నీ ముందట మేమెంతైనా అనుకులం చూపకయ్య మా మీద కోపం నీ ముందట మేమెంతైనా అనుకులం స్వామి దయగల్ల నాచారం దేవా నీ దర్శనము కలిగించరావా మరువమయ్య నీ నామ ధ్యానం ఈ జన్మంతా నీ పాదదాసులం మరువమయ్య నీ నామ ధ్యానం ఈ జన్మంతా నీ పాదదాసులం స్వామి కరములెత్తి వేడుకుంటమయ్యా మమ్ము కనికరించి కరుణ చూపవయ్యా కరములెత్తి వేడుకుంటమయ్యా మమ్ము కనికరించి కరుణ చూపవయ్యా స్వామి దయగల్ల నాచారం దేవా నీ దర్శనము కలిగించరావా ధర్మాత్ముడమ్మో మన నాచారం నరసింహ స్వామి తరణేలే ధర్మాత్ముడమ్మో మన నాచారం నరసింహ స్వామి నమ్మి నా భక్తులను వెన్నంటి గాయంగా నాచారం కొండల్లో కొలువై ఉన్నదంట ధరణేలే ధర్మాత్ముడమ్మా మన నాచారం నరసింహ స్వామి తరణేలే ధర్మాత్ముడమ్మా మన నాచారం నరసింహ స్వామి Thank you. నారాయణుడే నరసింహుడు, నరసింహుడు లక్ష్మీ నరసింహుడు, నరసింహుడు లక్ష్మీ నరసింహుడు. 14 భువనాలు పాలింతంగొచ్చి నట్టి పట్టే నామాల శ్రీమన్నారాయణుడు, నారాయణుడు శ్రీమన్నారాయణుడు, నారాయణుడు శ్రీమన్నారాయణుడు. శంఖ చక్రధారి అయి శరణార్థులను కాచి నిత్య పూజలందుకునే సత్యనారాయణుడే ధరలేలే ధర్మాత్ముడమ్మా మననాచారం నరసింహ స్వామి, ధరలేలే ధర్మాత్ముడమ్మా మననాచారం నరసింహ స్వామి. నేటి రాయుడై కొలువాయేను, కొలువాయేను స్వామి కొలువాయేను, కొలువాయేను స్వామి కొలువాయేను. రౌద్రారూపముతో నీ క్షుద్ర శక్తులా తరిమి భద్రంగా భక్తులను కాపాడేను, కాపాడేను స్వామి కాపాడేను, కాపాడేను స్వామి కాపాడేను. పంచామృత స్నానాలు చందన గంధపు సేవలు అలంకారాలతో నీ అలలారుతున్నడమ్మ ధరణేలే ధర్మాత్ముడమ్మా మననాచారం నరసింహ స్వామి, ధరణేలే ధర్మాత్ముడమ్మా మననాచారం నరసింహ స్వామి. న్యాయానికి నిలయమైన నాచారం క్షేత్రాన ధర్మ పత్ని లక్ష్మితోని నిలిచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు స్వామి నిలిచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు స్వామి నిలిచి ఉన్నాడు. భక్తులకు బంధువై బ్రహ్మాండారూపుడు బహుసుందరాంగుడై వెలుగుతున్నాడు, వెలుగుతున్నాడు స్వామి వెలుగుతున్నాడు, వెలుగుతున్నాడు స్వామి వెలుగుతున్నాడు. పిలిచినంత పలికేను కొలిచిన కోర్కెలు తీర్చును తలుచుకున్న వారికే మొదల మీది గొడుగవును ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి, ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి. పదిలంగా దీవించే పరంధాముడు, పరంధాముడు స్వామి పరంధాముడు, పరంధాముడు స్వామి పరంధాముడు. అభిషేక సేవలతో అభిష్టాలు నెరవేర్చే ఆత్మజనవనుడు మా పాండురంగడు, పాండురంగడు స్వామి పాండురంగడు, పాండురంగడు స్వామి పాండురంగడు. ముప్పక్కు సేవలతో ముక్కోటి పూజలతో దివ్యాస్వరూపుడై దిక్కులేలుతున్నాడు ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి, ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి, ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి, ధరణేలే ధర్మాత్ముడమ్మో మననాచారం నరసింహ స్వామి.